మూడు కర్తను కానని తెలుసుకో. వశిష్ఠుడు రామ ఇమం విశ్వ పరిస్పందం కరోమిత్యస్తవాసనం ప్రవర్తతే యహ కార్యేషు. శ్లోకం 54. సముక్త ఇతి మే మత్యః సర్గ 6. శ్లోకం 1. రామ, పనులంటే ఏమిటి? చలనమే పని అని నీకు మొదటి ప్రకరణంలోనే చెప్పాను. అక్కడ సంవిత్స్పందము, మానస స్పందము, ఇంద్రియ స్పందము అని మూడు రకాల చలనాలు చెప్పాను. ఆయ్సర్వ్ 6. ఈ మూడు కలిపితే అది ప్రపంచం అవుతుంది. ఈ ప్రపంచంలో జరిగే కొన్ని స్పందాలకు అంటే కొన్ని క్రియలకు నేను కర్తను అనుకుంటున్నాడు అజ్ఞజీవి. దీనికి కారణం ఆ జీవికి గల పూర్వజన్మ వాసనలే. దీనికి భిన్నంగా ఒకడు వాసనలన్నీ వదిలేశాడనుకో, అప్పుడు వాడి చుట్టూ తా పరిస్పందాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. కాని వాడు వాటిల్లో వేటికీ తను కర్త అనుకోడు. అయస్కాంత సన్నిధిలో ఇనపముక్కలు కదిలిపోతున్నట్లుగా ఈ స్పందాలన్నీ జరిగిపోతూ ఉన్నాయని వాడు భావిస్తూ ఉంటాడు. ఈ విధంగా వాసనలను వదిలిపెట్టి, నేను చేస్తున్నాననే కర్తృత్వాన్ని వదిలిపెట్టి ఎవడైతే ప్రపంచ క్రియలలో ప్రవృత్తుడై ఉంటాడో వాడే ముక్తుడని నా అభిప్రాయం. కనుక రామా, నువ్వే పనిచేసినా ఇలాంటి భావనతోనే చెయ్యి. అలా కాకుండా కర్తృత్వ బుద్ధితో ఇది కావాలి అది కావాలి అనుకుంటూ కామ్య కర్మలు చేసేవారు స్వర్గ నరకాల మధ్య గిరగిరా తిరుగుతూ ఉంటారు. వీరు తామసజీవులు. సాత్విక జీవులైతే తత్వ విచారం చేసి ఆశాపాశాలను తెంచుకుని యాంతి నిష్కేవలం పదం ఆ కైవల్యాన్ని అందుకుంటారు. ఇక్కడ వాల్మీకి మహర్షి కైవల్యం అంటానికి నిష్కేవలం అని వాడాడు. నిష్కేవలం పదం అంటే నితరాం కేవలం, మిక్కిలి కేవలమైన స్థానము అని అర్థము. 66. వశిష్ఠుడు ఇక రాజస సాత్విక జీవులున్నారే, వాళ్లు మొదట్లో కొన్ని మామూలు జన్మలు ఎత్తినా క్రమంగా సత్వగుణం పెంచుకుని ముక్తిని అందుకుంటారు. రామ, సామాన్యంగా జీవులకు మోక్షం లభించే క్రమం ఇది. అయితే ఒక్కొక్కప్పుడు కొన్ని విశేషాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క జీవికి జన్మాంతర సాధనబలం వల్ల ఈ జన్మలో ప్రత్యేకంగా గురువంటూ లేకపోయినా ఏదో విచిత్ర సంఘటన వల్ల ఆకాశం నుంచి ఉన్నట్లుండి పండు రాలిపడినట్లుగా తత్వజ్ఞానం లభిస్తూ ఉంటుంది. ఇందుకు నిదర్శంగా జరిగిన కథ ఒకటి చెబుతాను, విను.